Rami Rami Song Meli tippu taadu janam kosam Karakara kandala rosham Potettu taadi janam kosam Ande avesham Veedunde nivasam Veedo nela baru nadiche Nindaina akasham అసలు సిసలు చురుకు సరుకు అడువణుకున సెగరగిలేలా సూర్యుడల్లే ఏ సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమ రాయుడు పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమ రాయుడు మిర్రా మిర్రా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం వీడు రకరకముల వాడు చే రంగు కళ్ళకు ఆ రంగై ఉంటాడు రెపరెపలాడే జెండాల పొగరున్నోడు తల వంచక మిన్నంచులపైనే ఉంటాడు చిగురు పగరు తగిన పొగరు కలగలిసిన ఖడ్గం వీడై ఏ సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు అమ్మ తోడు మా చెడ్డ మంచోడి కటమరాయుడు అసలు సిసలు చురుకు సరుకు అడువణుకున సెగరగిలేలా సూర్యుడల్లే ఏ సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు